ద్వితీయకాండె షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠ ఆరంభ. ఉషస ఉషస ఏ దేవతానాం దేవతానామే వై విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరా దశ అక్షరా విరాడన్నం అక్షరేతి దశ అక్షరాన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాడ్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాజా విరాడన్నమన్నం విరాట్ విరాజా విరాట్ విరాజా విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాజా విరాట్ విరాట్ విరాజైవ విరాడితి వీరాజైవ విరాజా విరాజైవాన్నాద్యమన్నాద్యమేవ విరాజా విరాజైవాన్నాద్యం విరాజేతి వీరాజాన్నాద్యమన్నాద్యమేవైవాన్నాద్యమవాన్నాద్యమేవైవా స్వాహకారం యజతి సువర్గే సువర్గ ఏ వైవ సువర్గే యజతి సువర్గ ఏ వైవ సువర్గే యజతి సువర్గ ఏ వైవ సువర్గ ఏ వైవ సువర్గే సువర్గ ఏ లోకే లోకే లోక ఏవ సువర్గే సువర్గ ఏవ లోకే లోకే లోక ఏవైవ లోకే ప్రతి ప్రతి లోక ఏవైవ లోకే ప్రతి ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకే లోకే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టేతావంత ఏతావంతస్తిష్టతి ప్రతి ప్రతిష్టేతావంత ఏతావంత ఏతావంతస్తిష్టతి తిష్టేతావంతో వైవ ఏతావంతస్తిష్టతి తిష్టేతావంతో వై ఏతావంతో వైవ ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా దేవలోకా వై వై దేవలోకాస్తేషు తేషు దేవలోకా వై వై దేవలోకాస్తేషు దేవలోకాస్తేషు తేషు దేవలోకా దేవలోకాస్తేష్వే వైవ తేషు దేవలోకా దేవలోకాస్తేష్వేవా వైవ తేషు దేష్వేవ యథా పూర్వం యథా పూర్వమేవ తేషు దేష్వేవ యథా పూర్వం యథా పూర్వం యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వమేవైవ యథా పూర్వం ప్రతి యథా పూర్వం ప్రతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్టతి తిష్టతి ప్రతి యథా పూర్వం యథా పూర్వం ప్రతి తిష్టతి యథా పూర్వమితి యథా పూర్వం ప్రతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతి తిష్టతి దేవాసురా దేవాసురాస్తిష్టతి ప్రతి ప్రతి తిష్టతి దేవాసురా తిష్టతి దేవాసురా దేవాసురాస్తిష్టతి తిష్టతి దేవాసురా ఏష్వేషు దేవాసురాస్తిష్టతి తిష్టతి దేవాసురా ఏషు దేవాసురా దేవాసురా ఏషు లోకేషు లోకేష్వేషు దేవాసురా దేవాసురా ఏషు లోకేషు దేవాసురా ఇది దేవా అసురా ఏషు లోకేషు లోకేష్వేష్వేషు లోకేష్వస్పర్ధంతా స్పర్ధంత లోకేష్వేష్వేషు లోకేష్వస్పర్ధంతా లోకేష్వస్పర్ధంతా స్పర్ధంత లోకేషు లోకేష్వస్పర్ధంత దేదే స్పర్ధంత లోకేషు లోకేష్ భ్రాతృవ్యాన్ లోకేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ నుదతే నుదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే విక్రామం విక్రామం నుదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే విక్రామం నుదతే విక్రామం విక్రామం నుదతే నుదతే విక్రామం జుహోతి జుహోత్య విక్రామం నుదతే నుదతే విక్రామం జుహోతి విక్రామం జుహోతి జుహోత్య విక్రామం విక్రామం జుహోత్యభిజిత్యాభిజిత్యే జుహోత్య విక్రామం విక్రామం పశుభిర్మిథనైర్జాయతే పశుభిర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మిథునైర్మ పశుభిర్మిథునైర్జాయతే భ్రాతృవ్యాభిభూత్యై తస్మాత్ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభి భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్వరుథం వరుథం తస్మాత్ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్వరుథం భ్రాతృవ్యాభిభూత్యా తస్మాద్వరుథం పురస్తాత్ పురస్తాద్వరుథం తస్మాద్వరుథం పురస్తాత్వరుథం పురస్తాద్వరుషీయో వర్షీయ పురస్తాద్వరుథం వరుథం పురస్తాద్వరుషీయ పురస్తాద్వరుషీయో వర్షీయ పురస్తాత్ పురస్తాద్వరుషీయ పశ్చాత్ పశ్చాద్వరుషీయ పురస్తాత్ పురస్తాద్వరుషీయ పశ్చాత్ పశ్చాత్ పశ్చాద్వరుషీయ వర్షీయ పశ్చాద్ధ్రసీయో పశ్చాద్ధ్రసీయో హ్రసీయ పశ్చాత్ పశ్చాద్ధ్రసీయో దేవా దేవా హ్రసీయ పశ్చాత్ పశ్చాద్ధ్రసీయో దేవా వై వై దేవా దేవా వై పురా పురా వై దేవా దేవా వై పురా పురా పురా వై వై పురా రక్షోభ్యో రక్షో ప్రజాజాన్ స్వాహారేణ స్వాహారేణ ప్రజాజేషు ప్రజాజేషు స్వాహారేణ ప్రజాజేషు సగ్స్థాపయంతి ప్రజాజాన్ ప్రజాజాన్ సగ్స్థాపయంతి ప్రజాజాన్ ఇష్ట ప్రజాజాన్ సగ్స్థాపయంతి సగ్స్థాపయంతి ప్రజాజాన్ ఇష్ట ప్రజాజాన్ ప్రజాజాన్ సగ్స్థాపయంతి సగ్స్థాపయంతి ప్రజాజాన్ ఇష్ట స్థాపయంతి సౌ స్థాపయంతి ప్రజాజాన్ ఇష్ట స్థాపయంతి ప్రజాజాన్ ఇష్ట ప్రజాజాన్ ప్రజాజాన్ సగ్స్థాపయంతి సగ్స్థాపయంతి ప్రజాజాన ప్రజాజాన్ ప్రజాజానిష్ఠా హవీగుంషి హవీగుంషీష్ఠా ప్రజాజాన్ ప్రజాజానిష్ఠా హవీగుంషీ రాజానితి ప్రాయాజా హవీగుంషి హవీగుంషీష్ఠేష్ఠా హవీగుష్యభ్యభి హవీగుంషీష్ఠేష్ఠా హవీగుష్యభి హవీగుష్యభ్యభి హవీగుంషి హవీగుష్యభి ఘారయతి ఘారయత్యభి హవీగుంషి హవీగుష్యభి ఘారయతి ఘారయతి ఘారయత్యభ్యభి ఘారయతి యజ్ఞస్య యజ్ఞస్య ఘారయత్యభ్యభి ఘారయతి యజ్ఞస్య ఘారయతి యజ్ఞస్య యజ్ఞస్య ఘారయతి ఘారయతి యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య ఘారయతి ఘారయతి యజ్ఞస్య సంతత్యై యజ్ఞస్య సంతత్యై సంతత్యై యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో అథో సంతత్యై యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యా అథో సంతత్యా అథో అథో సంతత్యై సంతత్యా అథో హవిరో హవిరథో సంతత్యై సంతత్యా అథో హవి సంతత్యా ఇది సం హవిరు హవిరథో అథో హవిరేవైవ హవిరథో అథో హవిరేవాథో హవిరేవైవ హవిరు హవిరేవాకరకరేవ హవిరు హవిరేవాకరేవైవాకరథో అథో అకరకరథో యథా పూర్వం యథా పూర్వం అకరకరథో యథా పూర్వం యథా పూర్వం యథా పూర్వమథో అథో యథా పూర్వం పూప యథా పూర్వమథో అథో యథా పూర్వం అథో పూర్వము గోప యథా పూర్వం యథా పూర్వము వైత్యేత్యుప యథా పూర్వం యథా పూర్వము వైది పూర్వమితి యథా పూర్వముపైతి పితా పితైత్యుపోపైతి పితా పితా పితైత్యేది పితా వై వై పితైత్యేది పితా వై వై వై పితా పితా వై ప్రజాజా ప్రజాజా వై పితా పితా వై ప్రజాజా ప్రజాజా ప్రజాజా వై వై ప్రజాజా ప్రజా ప్రజా ప్రజాజా వై వై ప్రజా ప్రజా ప్రజా ప్రజాజా ప్రజాజా ప్రజాను యాజా అను యాజా ప్రజా ప్రజాజా ప్రజాజా ప్రజాను యాజా ప్రజాను యాజా అను యాజా ప్రజా ప్రజాను యాజాయత్ను యాజా ప్రజా ప్రజాను యాజాయత్ ప్రాజాయత్ను యాజా అను యాజాయత్ ప్రజాజాన్ ప్రజాజాయతను యాజా అను యాజాయత్ ప్రజాజా ప్రజాజాన్ ప్రజాజాన్ యత్ ప్రజాజానిష్ట్రేష్ఠా ప్రజాజాన్ యత్ ప్రజాజానిష్ట్వాజానిష్ట్రేష్ఠా ప్రజాజాన్ ప్రజాజానిష్ట్వా హవీగుంషి హవీగుంషీష్ట్వా ప్రజాజాన్ ప్రజాజానిష్ట్వా హవీగుంషి రాజాని ప్రజా హవీగుంషి హవీగుంషీష్ట్వా హవీగుష్యభిఘారయత్యభిఘారయతి హవీగుంషీష్ట్వేష్ట్వాహవీగుష్యభిఘారయతిష్యభిఘారయతి భిఘారయతి హవీగుంషి హవీగుష్యభిఘారయతి పితా పితాభిఘారయతి హవీగుంషి హవీగుష్యభిఘారయతి పితాభిఘారయతి పితా పితాభిఘారయత్యభిఘారయతి పితైవైవ పితాభిఘారయత్యభిఘారయతి పితైవాభిఘారయతీత్యభిఘారయతివైవ పితా పితైవ దత్తదేవ పితా పితైవ తత్ తదేవైవ తత్పుత్రేణ పుత్రేణ తదేవైవ తత్పుత్రేణ పుత్రేణ పుత్రేణ తత్తత్పుత్రేణ సాధారణగో సాధారణం పుత్రేణ తత్పుత్రేణ సాధారణం సాధారణగో సాధారణం పుత్రేణ పుత్రేణ సాధారణం కురుతే కురుతే సాధారణం పుత్రేణ పుత్రేణ సాధారణం కురుతే సాధారణం కురుతే కురుతే సాధారణగో సాధారణం కురుతే తస్మాత్ తస్మాత్ కురుతే సాధారణగో సాధారణం కురుతే తస్మాత్ తస్మాత్ తస్మాత్ కురుతే కురుతే తస్మాదాహురాహుస్తస్మాత్ కురుతే కురుతే తస్మాదాహురాహుస్తస్మాత్ తస్మాదాహుర్యోజ ఆహుస్తస్మాత్ తస్మాదాహుర్యోజ ఆహురాహుర్యశ్చ చ ఆహురాహుర్యశ్చ తయోజశ్చైవమేవం చ యోజశ్చైవం చైవమేవం చ చైవం వేద వేదైవం చ చైవం వేద ఏవం వేద వేదైవమేవం వేదయో యో వేదైవమేవం వేదయః వేదయోజో వేద వేదయశ్చ చ యో వేద వేదయశ్చ శ్చ చ యోజశ్చ నన చ యోజశ్చ న చన చ చన కథా కథాన చ చన కథా కథానన కథా పుత్రస్య పుత్రస్య కథానన కథా పుత్రస్య పుత్రస్య పుత్రస్య కథా కథా పుత్రస్య కేవలం కేవలం పుత్రస్య కథా కథా పుత్రస్య కేవలం పుత్రస్య కేవలం కేవలం పుత్రస్య పుత్రస్య కేవలం కథా కథా కేవలం పుత్రస్య పుత్రస్య కేవలం కథా కేవలం కథా కథా కేవలం కేవలం కేవలం కథా సాధారణగో సాధారణం కథా కేవలం కేవలం కథా సాధారణం కథా సాధారణగో సాధారణం కథా కథా సాధారణం పితు పితు సాధారణం కథా కథా సాధారణం పితు సాధారణం పితు పితు సాధారణగో సాధారణం పితురితీతి పితు సాధారణగో సాధారణం పితురితీతి పితు పితురిత్యస్కన్నమస్కన్నమిస్కన్నమస్కన్నమిస్కన్నమేవాస్కన్నమిస్కన్నమేవ తప్తదేవాస్కన్నమస్కన్నమేవ్యత్తదేవైవ్యత్తదేవైవ్యత్తదేవైవ్రయాజేషు ప్రయాజేషు యత్తదయత్ ప్రయాజేషు ప్రయాజేషు ప్రయాజేషు యత్ ప్రయాజేష్విష్టేష్విష్టేషు ప్రయాజేషు యత్ ప్రయాజేష్విష్టేషు ప్రయాజేష్విష్టేష్విష్టేషు ప్రయాజేషు ప్రయాజేష్విష్టేషు స్కందది స్కందదీష్టేషు ప్రయాజేషు ప్రయాజేష్విష్టేషు స్కందదీయాజేష్మితి ప్రాజేషు విష్టేషు స్కందది స్కందదీష్టేష్విష్టేషు స్కందది గాయత్రీ గాయత్రీ స్కందదీష్టేష్విష్టేషు స్కందది గాయత్రీ స్కందది గాయత్రీ గాయత్రీ స్కందది స్కందది గాయత్ర్యే వైవ గాయత్రీ స్కందది స్కందది గాయత్ర్యే గాయత్ర్యే వైవ గాయత్రీ గాయత్ర్యే వతేన తేనైవ గాయత్రీ గాయత్ర్యే వతేన తేన తేనైవైవ తేన గర్భం గర్భం తేనైవైవ తేన గర్భం తేన గర్భం గర్భం తేన తేన గర్భం దత్తే దత్తే గర్భం తేన తేన గర్భం దత్తే దత్తే గర్భం గర్భం దత్తే సా దత్తే గర్భం గర్భం దత్తే సా దత్తే సా దత్తే దత్తే సా ప్రజా ప్రజా గో దత్తే దత్తే సా ప్రజా ప్రజా ప్రజా గో సా ప్రజా పశూన్ పశూన్ ప్రజా గో సా ప్రజా పశూన్ ప్రజా పశూన్ పశూన్ ప్రజా ప్రజా పశూన్ యజమానా యజమానాయ పశూన్ ప్రజా ప్రజా పశూన్ యజమానాయ ప్రజామితి ప్రజా పశూన్ యజమానాయ యజమానాయ పశూన్ పశూన్ యజమానాయ ప్రయజమానాయ పశూన్ పశూన్ యజమానాయ ప్రయజమానాయ ప్రయజమానాయ యజమానాయ ప్రజనయతి జనయతి ప్రయజమానాయ యజమానాయ ప్రజనయతి జనయతి జనయతి ప్రజనయతి చక్షుషి వై వై చక్షుషి చక్షుషి వా ఏతే ఏతే వై చక్షుషి చక్షుషి వా ఏతే చక్షుషి వా ఏతే ఏతే వై వా ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే వై వా ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే ఏతే యజ్ఞస్య యత్ యత్ యజ్ఞస్యైతే ఏతే యజ్ఞస్య యత్ ఏతే ఇత్యేతే యజ్ఞస్య యత్ యత్ యజ్ఞస్య యజ్ఞస్య రాజ్య భాగా వాజ్య భాగౌ యత్ యజ్ఞస్య యజ్ఞస్య రాజ్య భాగౌ రాజ్య భాగా వాజ్య భాగౌ యజ్ఞ రాజ్య భాగౌ యజ్ఞ రాజ్య భాగౌ యజ్ఞ రాజ్య భాగౌ యత్ రాజ్య భాగౌ యత్ రాజ్య భాగా వాజ్య భాగౌ రాజ్య భాగా వాజ్య భాగౌ రాజ్య భాగా వాజ్య భాగౌ రాజ్య భాగౌ రాజ్య భాగా విత్యాజ్య భాగౌ రాజ్య భాగా వాజ్య భాగౌ యజ్ఞ రాజ్య భాగౌ ఇది త్యాజ్య భాగౌ యజ్ఞ రాజ్య భాగౌ ఇది రాజ్య భాగౌ యజతి యజత్యాజ్య భాగా వాజ్య భాగౌ యజతి చక్షుషి చక్షుషి యజత్యాజ్య భాగా వాజ్య భాగౌ యజతి చక్షుషి రాజ్య భాగా విత్యాజ్య భాగౌ యజతి చక్షుషి చక్షుషి యజతి యజతి చక్షుషి ఏవైవ చక్షుషి యజతి యజతి చక్షుషి ఏవ చక్షుషి ఏవైవ చక్షుషి చక్షుషి ఏవ యత్తదేవ చక్షుషి చక్షుషి ఏవ చక్షుషి ఇది చక్షుషి ఏవ తత్తదేవైవ తద్యజ్ఞస్య యజ్ఞస్య తదేవైవ తద్యజ్ఞస్య తద్యజ్ఞస్య యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య ప్రతి యజ్ఞస్య ప్రతి ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి దధాతి దధాతి ప్రతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి దధాతి ప్రతి దధాతి దధాతి ప్రతి ప్రతి దధాతి పూర్వార్ధే పూర్వార్ధే దధాతి ప్రతి ప్రతి దధాతి పూర్వార్ధే ఆది పూర్వార్ధే పూర్వార్ధే దధాతి దధాతి పూర్వార్ధే జుహోతి జుహోతి పూర్వార్ధే దధాతి దధాతి పూర్వార్ధే జుహోతి పూర్వార్ధే జుహోతి జుహోతి పూర్వార్ధే పూర్వార్ధే జుహోతి తస్మాత్ తస్మాత్ జుహోతి పూర్వార్ధే పూర్వార్ధే జుహోతి తస్మాత్ పూర్వార్ధ ఇది పూర్వార్ధే తస్మాత్ తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ పూర్వార్ధే పూర్వార్ధే తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ పూర్వార్ధే పూర్వార్ధే తస్మాత్ తస్మాత్ పూర్వార్ధే చక్షుషి చక్షుషి పూర్వార్ధే తస్మాత్ తస్మాత్ పూర్వార్ధే చక్షుషి పూర్వార్ధే చక్షుషి చక్షుషి పూర్వార్ధే పూర్వార్ధే చక్షుషి ప్రవాహ ప్రవాహ చక్షుషి పూర్వార్ధే పూర్వార్ధే చక్షుషి ప్రవాహుకోర్వార్ధ ఇతి పూర్వార్థే చక్షుషే ప్రవాహు ప్రవాహుచక్షుషే చక్షుషే ప్రవాహు జుహోతి జుహోతి ప్రవాహుచక్షుషే చక్షుషే ప్రవాహు జుహోతి చక్షుషీ ప్రవాహు జుహోతి జుహోతి ప్రవాహు ప్రవాహు జుహోతి తస్మాత్ తస్మాత్ జుహోతి ప్రవాహు ప్రవాహు జుహోతి తస్మాత్ ప్రవాహుకోహోతి తస్మాత్ తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ ప్రవాహు ప్రవాహు తస్మాత్ జుహోతి జుహోతి తస్మాత్ ప్రవాహు ప్రవాహు ప్రవాహు తస్మాత్ తస్మాత్ ప్రవాహు చక్షుషీ చక్షుషీ ప్రవాహు తస్మాత్ తస్మాత్ ప్రవాహు చక్షుషీ ప్రవాహు చక్షుషీ చక్షుషీ ప్రవాహు ప్రవాహు చక్షుషీ దేవలోకం దేవలోకం చక్షుషీ ప్రవాహు ప్రవాహు చక్షుషీ దేవలోకం ప్రవాహు ప్రవాహు చక్షుషీ దేవలోకం దేవలోకం చక్షుషీ చక్షుషీ దేవలోకం వై వై దేవలోకం చక్షుషీ చక్షుషీ దేవలోకం వై చక్షుషీ చక్షుషీ దేవలోకం వై వై దేవలోకం దేవలోకం వా అగ్నినా అగ్నినా వై దేవలోకం దేవలోకం వా అగ్నినాకమితి దేవాలోకం వా అగ్నినా అగ్నినా వై వా అగ్నినా యజమానో యజమానోగ్నినా వై వా అగ్నినా యజమాన యజమానోన్మను యజమానో యజమానోను పశ్యతి పశ్యత్యను యజమానో యజమానోను పశ్యతి పశ్యతి పశ్యత్యన్మను పశ్యతి పితృలోకం పితృలోకం పశ్యత్యన్మను పశ్యతి పితృలోకం పశ్యతి పితృలోకం పితృలోకం పశ్యతి పశ్యతి పితృలోకం సోమేన సోమేన పితృలోకం పశ్యతి పశ్యతి పితృలోకం సోమేన లోకం సోమేన సోమేన పితృలోకం పితృలోకం సోమేనోత్తరార్ధ ఉత్తరార్ధే సోమేన పితృలోకం పితృలోకం సోమేనోత్తరార్ధే లోకమితి పితృలోకం సోమేనోత్తరార్ధ ఉత్తరార్ధే సోమేన సోమేనోత్తరార్ధే యజ్ఞయజ్ఞ ఉత్తరార్ధే సోమేన సోమేనోత్తరార్ధే యజ్ఞయజ్ఞ ఉత్తరార్ధ ఉత్తరార్ధే గ్రయ జుహోతి జుహోత్యగ్నయ ఉత్తరార్ధ ఉత్తరార్ధే గ్రయ జుహోతి ఉత్తరార్ధ ఇత్యుత్తరార్ధే అగ్నయ జుహోతి జుహోత్యగ్నయే గ్రయ జుహోతి దక్షిణార్ధే దక్షిణార్ధే జుహోత్యగ్నయే గ్రయ జుహోతి దక్షిణార్ధే దక్షిణార్థే దక్షిణార్థే జుహోతి జుహోతి దక్షిణార్థే సోమాయ సోమాయ దక్షిణార్థే జుహోతి జుహోతి దక్షిణార్థే సోమాయ దక్షిణార్థే సోమాయ సోమాయ దక్షిణార్థే దక్షిణార్థే సోమాయమేవం సోమాయ దక్షిణార్థే దక్షిణార్థే సోమాయమం దక్షిణార్థ ఇది దక్షిణార్థే సోమాయమేవం సోమాయ సోమాయమి వేవైవం సోమాయ సోమాయమి దేవత ఇజ్యేతే దేవత ఇజ్యేతే దేవత ఇజ్యేతే దేవతానా భయతో దత ఉభయతో దతస్తేన తేనో భయతో దతో దా దాధారదాధారో భయతో దతస్తేన తేనో భయతో దతో దాధార భయతో దతో దాధారదాధారో భయతో దతో భయతో దతో దాధారమూర్ధన్వతి మూర్ధన్వతి దాధారో భయతో దతో భయతో దతో దాధారమూర్ధన్వతి భయతో దత ఇత్యుభయతః దాధారమూర్ధన్వతి మూర్ధన్వతి దాధారదాధారమూర్ధన్వతి బ్రోర్వాక్యా బ్రోర్వాక్యా మూర్ధన్వతి దాధారదాధారమూర్ధన్వతి బ్రోర్వాక్యా మూర్ధన్వతి పురోనువాక్యా పురోనువాక్యా మూర్ధన్వతి మూర్ధన్వతి పురోనువాక్యా భవతి భవతి పురోనువాక్యా మూర్ధన్వతి మూర్ధన్వతి పురోనువాక్యా భవతి మూర్ధన్వతీతి మూర్ధన్ పురోనువాక్యా భవతి భవతి పురోనువాక్యా పురోనువాక్యా భవతి మూర్ధానం మూర్ధానం భవతి పురోనువాక్యా పురోనువాక్యా భవతి మూర్ధానం పురోనువాక్యేతి పురః అనువాక్యా భవతి మూర్ధానం మూర్ధానం భవతి భవతి మూర్ధానమేవైవ మూర్ధానం భవతి భవతి మూర్ధానమేవ మూర్ధానమేవైవ మూర్ధానం మూర్ధానమేవైనమేనమేవ మూర్ధానం మూర్ధానమేవైనం ఏవైనమేనమేవైవైనకో సమానానాగో సమానా యజతి నియుత్పత్యా నియుత్పత్యా యజతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యజతి నియుత్పత్యా నియుత్పత్యా యజతి భ్రాతృవ్యస్య నియుత్పత్యేతి నియుత్పత్యా యజతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యజతి యజతి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య యజతి యజతి భ్రాతృవ్యస్యైవ భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ పశూన్ పశూనేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ పశూన్ పశూన్ పశూనేవైవ పశూన్యని పశూనేవైవ పశూన్ని పశూన్యని పశూన్ భ్రాతృవ్యాన్ మృదతే ప్రతి ప్రతి మృదతే ప్రతి జనిష్యమాణ

అన్వాక్యేతి పురః అన్వాక్యస్మిన్నస్మిన్ భవతి భవత్యస్మిన్నేవైవాస్మిన్ భవతి భవత్యస్మిన్నేవైవాస్మిన్నస్మిన్నేవ లోకే లోక ఏవాస్మిన్నస్మిన్నేవ లోకే ఏవ లోకే లోక ఏవైవ లోకే జ్యోతిర్జ్యోతిర్లోక ఏవైవ లోకే జ్యోతిః జ్యోతిర్జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్భత్తే ధత్తే జ్యోతిర్లోకే లోకే జ్యోతిర్భత్తే జ్యోతిర్భత్తే ధత్తే జ్యోతిర్జ్యోతిర్భత్త ఉపరిష్టాల్లక్ష్మోపరిష్టాల్లక్ష్మా ధత్తే జ్యోతిర్జ్యోతిర్భత్త ఉపరిష్టాల్లక్ష్మోపరిష్టాల్లక్ష్మాధత్తే ధత్త ధైవమేవం ఏవం వేద భుంక్తో భుంక్తో వేదైవమేవం వేద భుంక్తః వజ్రో వజ్ర ఏతావేతం వజ్ర ఆజ్యమాజ్యం వజ్ర ఏతావేతం వజ్ర ఆజ్యం వజ్రాజ్యమాజ్యం వజ్రో వజ్ర ఆజ్యం వజ్రో వజ్ర ఆజ్యం వజ్ర ఆజ్యం వజ్రో వజ్ర ఆజ్యమాజ్యం వజ్ర ఆజ్య భాగ భాగౌ వజ్ర ఆజ్యమాజ్యం వజ్ర ఆజ్య భాగౌ ఆజ్య భాగ వజ్రో వజ్ర ఆజ్య భాగ వజ్ర భాగ వజ్ర ఆజ్య భాగ వజ్ర ఆజ్య భాగ వజ్ర భాగ వజ్ర వజ్ర ఆజ్య భాగ వాజ్య భాగ వజ్ర బృహత్కార ఆజ్య భాగ విద్యాజ్య భాగో వజ్రో బృహత్కారో వజ్రో వజ్రో బృహత్కార స్త్రవృతం ధృవృతం బృహత్కారో వజ్రో వజ్రో బృహత్కార స్త్రవృతం సంభృత్యవజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృం జాయ భ్రాతృం జాయ సంభృత్య వజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృం జాయ భ్రాతృం జాయ భ్రాతృం జాయ సంభృత్య సంభృత్య భ్రాతృం జాయ ప్రభ్రాతృం జాయ సంభృత్య సంభృత్య భ్రాతృం జాయ ప్రభృత్యేతి భ్రాతృం జాయ ప్రభ్రాతృం జాయ భ్రాతృం జాయ ప్రభ్రాతృం జాయ భ్రాతృం జాయ ప్రహరతి హరది హరది ప్రహరత్యజం భట్కారమజం భట్కారగో హరది ప్రహరత్యజం భట్కారం హరత్యజం భట్కారమజం భట్కారగో హరది హరత్యజం భట్కారమవగోర్యాభగోర్యాశం భట్కారగో హరది హరత్యజం భట్కారమవగోర్యాజం భట్కారమవగోర్యాభగోర్యాజం భట్కారమజం భట్కారమవగోర్యవషట్వషడవగోర్యాజం భట్కారమజం భట్కారమవగోర్యవషట్వషడవగోర్యాభగోర్యవషట్కరోతి కరోతి వషడవగోర్యాభగోర్యవషట్కరోతి కరోతి కరోతి వషట్వషట్కరోతి స్తృత్యై స్తృత్యై కరోతి వషట్వషట్కరోతి స్తృత్యై స్తృత్యై గాయత్రీ గాయత్రీ స్తృత్యై స్తృత్యై గాయత్రీ పురోనుభాక్యా పురోనుభాక్యా గాయత్రీ స్తృత్యై స్తృత్యై గాయత్రీ పురోనుభాక్యా గాయత్రీ పురోనుభాక్యా పురోనుభాక్యా గాయత్రీ గాయత్రీ పురోనుభాక్యా భవతి భవతి పురోనుభాక్యా గాయత్రీ గాయత్రీ పురోనుభాక్యా భవతి పురోనుభాక్యా భవతి భవతి పురోనుభాక్యా పురోనుభాక్యా భవతి త్రిష్టుక్ త్రిష్టుక్ భవతి పురోనుభాక్యా పురోనుభాక్యా భవతి త్రిష్టక పురోనుభాక్యేతి పురః అనువాక్యా త్రిష్టుక్ త్రిష్టుక్ భవతి భవతి త్రిష్టుక్ యాజ్యా యాజ్యా త్రిష్టుక్ భవతి భవతి త్రిష్టుక్ యాజ్యా తృష్టు తృష్టు బ్రహ్మన్ బ్రహ్మను యాజ్య తృష్టు తృష్టు బ్రహ్మన్ యాజ్య బ్రహ్మన్ బ్రహ్మను యాజ్య యాజ్య బ్రహ్మన్నేవైవ బ్రహ్మను యాజ్య యాజ్య బ్రహ్మన్నేవైవ బ్రహ్మన్ బ్రహ్మన్నేవ క్షత్రం క్షత్రమేవ బ్రహ్మన్ బ్రహ్మన్నేవ క్షత్రం ఏవ క్షత్రం క్షత్రమేవైవ క్షత్రమన్వారంభయత్యన్వారంభయతి క్షత్రమేవైవ క్షత్రమన్వారంభయతి ారం భయతి క్షత్రం క్షత్రమన్వారం భయతి తస్మాత్తస్మాదన్వారం భయతి క్షత్రం క్షత్రమన్వారం భయతి తస్మాన్వారం భయతి తస్మాత్తస్మాదన్వారం భయత్యన్వారం భయతి తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాదన్వారం భయత్యన్వారం భయతి తస్మాత్ బ్రాహ్మణ వారం భయతీత్యనో ఆరంభయతి తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాత్తస్మాత్ బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో బ్రాహ్మణస్తస్మాత్ బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో బ్రాహ్మణో బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యోతి ముఖ్యో ముఖ్యో భవతి యోజో భవతి ముఖ్యో ముఖ్యో భవతి భవతి యోజో భవతి భవతి ఏవమేవయ్యో భవతి భవతి ఏవం వేద వేదైవమేవం వేద ప్రవేదైవమేవం వేద ప్రవేద ప్రైవైన మేనమేవ ప్రైవైన ఏనమేవైనం పురోనువాక్యజాహపురోనువాక్యజైనమేనం పురోనువాక్యజాహపురోనువాక్యజైనమేనం పురోనువాక్యజాహపురోనువాక్యజాహపురోనువాక్యజాహపురోనువాక్యజేతి పురః అనువాక్యజాహప్రణయతి ప్రణయతి ప్రణయతి ఇక్షరో ద్వక్షరో షట్కారో ద్విపాద్ ద్విపాద్ షట్కారో ద్వక్షరో ద్వక్షరో షట్కారో ద్విపాద్ ద్విపాద్ షట్కారో ద్వక్షరో ద్వక్షరో షట్కారో ద్విపాద్ ద్వక్షర ఇది ద్వే అక్షరః యజ్ఞాయ్యమప్యజ్ఞాయ్యమే ప్రజాపతి ప్రజాపతి దేవానాం దేవానాం ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరిది ఛందాకోసి ఛందాకోసేది ప్రజాపతి ప్రజాపతిరిది ఛందాకోసే ప్రజాపతి ఛందాకోసి ఛందాకోసేది ఛందాకోసి దేవేభ్యో దేవేభ్యశ్చందాకోసేది ఛందాకోసి దేవేభ్యో దేవేభ్యశ్చందాకోసి దేవేభ్యో పాపదేవేభ్యశ్చందాకోసి దేవేభ్యో దేవేభ్యో భాగాని భోగో భాగాని హవ్యగో హవ్యమ భాగాని భోగో భాగాని హవ్యం భాగాని హవ్యగో హవ్యమ భాగాన్య భాగాని హవ్యం వక్ష్యామో వక్ష్యామో హవ్యమ భాగాన్య భాగాని హవ్యం వక్ష్యామ హవ్యం వక్ష్యామో వక్ష్యామో హవ్యగో హవ్యం వక్ష్యామ ఇది వక్ష్యామో హవ్యగో హవ్యం వక్ష్యామ ఇది వక్ష్యామ ఇది వక్ష్యామో వక్ష్యామ ఇది తేభ్యస్తేభ్య ఇది వక్ష్యామో వక్ష్యామ ఇది తేభ్యస్తేభ్య ఇది ఉత్తమాయం లోకమాయం దత్త పౌర్ణమాస్యాం వాస్యాయా విద్యమా వాస్యాయా పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ అచ్యుతశ్చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ అచ్యుత పౌర్ణమాస్యామితి పౌర్ణమాస్యాం అచ్యుతో భవతి సువర్గస్య సువర్గస్య భవతి అచ్యుతో భవతి సువర్గస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య అభిజిత్య అభిజిత్యే లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య అభిజిత్యేకస్య అభిజిత్య అభిజిత్యే లోకస్య లోకస్య అభిజిత్యై తమ్ అభిజిత్యే లోకస్య లోకస్య అభిజిత్యై తమ్ నమస్మిన్ లోకే భీ లోకే అభిజయతి జయత్యభ్యభిజయతి యో యో జయత్యభ్యభిజయతి యః యో విదగ్ధో విదగ్ధో యో యో విదగ్ధః స స విదగ్ధో యో యో విదగ్ధః స విదగ్ధస్ విదగ్ధో విదగ్ధస్ నైరుతో నైరుతస్స విదగ్ధో విదగ్ధస్స నైరుతః నైరుతో యో యో నైరుతో నైరుతో యో శ్రుతో శ్రుతో యో నైరుతో నైరుతో యో శ్రుతః యో శ్రుతో శ్రుతో యో యో శ్రుతస్త సో శ్రుతో యో యో శ్రుతస్త సో శ్రుతో రౌద్రో రౌద్రస్త స రౌద్రో యో యో రౌద్రస్త స రౌద్రో రౌద్రో యో యో రౌద్రో యో శ్రుత శ్రుతో యో యశ్ శ్రుతస్త స శ్రుతో యో యశ్ శ్రుతస్త స శ్రుతస్త శ్రుతస్త స దేవస్త దేవస్త శ్రుత శ్రుతస్త స దేవస్త సదేవస్త స్మాత్ సదేవస్త సదేవస్త స్మాత్ హవిర్హవిరన్ భిఖారితమ భిఖార్యా గోపీథాయ గోపీథాయ దినశ్యేన్నశ్యేద్యది గోపీథాయ గోపీథాయ దినశ్యేన్నశ్యేద్యది దినశ్యేదాశ్వినమా ఆశ్వినన్నశ్యేద్యది దినశ్యేదాశ్వినం నశ్యేదాశ్వినమా ఆశ్వినన్నశ్యేన్నశ్యేద్యది నశ్యేదాశ్వినందిక పాలందిక పాలమాశ్వినం నశ్యేదాశ్వినందిక పాలం ఆశ్వినందిక పాలందిక పాలమాశ్వినమాశ్వినందిక పాలం నిర్నర్దిక పాలమాశ్వినమాశ్వినందిక పాలన్ని పాలం నిర్నర్దిక పాలందిక పాలం నిర్భపేద్వపేర్నర్దిక పాలందిక పాలం నిర్భపేమిది పాలం నిర్భపేద్వపేర్నిర్నిర్భపేద్యావా పృథివ్యం ద్యావా పృథివ్యం వపేర్నిర్నిర్భపేద్యావా పృథివ్యం ృథివ్యం జావా పృథివ్యం జావా పృథివ్యమేకపాలమేకపాలం జావా పృథివ్యం పృథివ్యమేకపాలమస్మినా పృథివ్యమేకపాలమస్మినావేకపాలమేకపాలమస్మినౌ వై వా అశ్వినా వేకపాలమేకపాలమస్మినౌ వై అశ్వినౌ వై వా అశ్వినావశ్వినౌ వై దేవానాం దేవానాం వా అశ్వినావశ్వినౌ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం భిషజౌ భిషజౌ దేవానాం వై వై దేవానాం భిషజౌ దేవానాం భిషజౌ భిషజౌ దేవానాం దేవానాం భిషజౌ తాభ్యాం తాభ్యాం భిషజౌ దేవానాం దేవానాం భిషజౌ తాభ్యాం తాభ్యాం తాభ్యాం భిషజౌ భిషజౌ తాభ్యామేవైవ తాభ్యాం భిషజౌ భిషజౌ తాభ్యామేవ తాభ్యామేవైవ తాభ్యాం తాభ్యామేవాస్మా అస్మా ఏవ తాభ్యాం తాభ్యామేవాస్మై ఏవాస్మా భేషజం భేషజమస్మా అస్మై భేషజం కరోతి కరోతి భేషజమస్మా అస్మై భేషజం కరోతి భేషజం కరోతి కరోతి భేషజం భేషజం కరోతి ద్యావా పృథివ్యోద్యావా పృథివ్య కరోతి భేషజం భేషజం కరోతి ద్యావా పృథివ్య కరోతి ద్యావా పృథివ్యోద్యావా పృథివ్య కరోతి కరోతి ద్యావా పృథివ్య ఏకకపాల ఏకకపాలోద్యావా పృథివ్య కరోతి కరోతి ద్యావా పృథివ్య ఏకకపాల పృథివ్య ఏకకపాల ఏకకపాలోద్యావా పృథివ్యోద్యావా పృథివ్య ఏకకపాలో భవతి భవత్యేకపాలోద్యావా పృథివ్యోద్యావా పృథివ్య ఏకకపాలో భవతి ద్యావా పృథివ్య ఇది ద్యావా పృథివ్య ఏకకపాలో భవతి భవత్యేకపాల ఏకకపాలో భవత్యనయోరనయో భవత్యేకపాల ఏకకపాలో భవత్యనయో ఏకకపాల ఇత్యేకా కపాలః అనయోరనయోర్భవతి భవత్యనయోర్వైవా అనయోర్భవతి భవత్యనయోర్వై అనయోర్వైవా ఏతదేతద్వా అనయోరనయోర్వా ఏతద్ అశ్వినోరశ్వినోర్బాహుభ్యామిది బాహుభ్యామిత్యాహ హేతు బాహుభ్యామిత్యాహ బాహుభ్యామిత్యాహ బాహుభ్యామిది బా భాగం నిర్భజంతి భజంత్రిస్త్రద్భజంతి భజంత్రి రోహరతి హరతి త్రద్భజంతి భజంతి త్రిరుహరతి రోహరతి హరతి త్రిస్త్రిరుహరతి త్రయస్త్రయో హరతి త్రిస్త్రిరుహరతి త్రయః త్రయస్త్రయో హరతి హరతి త్రయ ఇమ ఇమే త్రయో హరతి హరతి త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభ్య ఏభ్యో లోకా ఇమ ఇమే లోకా ఏభ్య లోకా ఏభ్య ఏభ్యో లోకా లోకా ఏభ్య ఏవై వైభ్యో లోకా లోకా ఏభ్య ఏవా ఏభ్య వైభ్య ఏభ్య ఏవైనమేనమే వైభ్య ఏభ్య ఏవైనం లోకేభ్యో లోకేభ్య ఏనమేనం లోకేభ్యో నిర్నర్లోకేభ్య ఏనమేనం లోకేభ్యో నిర్భజతి భజతి నిర్నిర్భజతి తూష్ణీం తూష్ణీం భజతి నిర్నిర్భజతి తూష్ణీ తూష్ణీం తూష్ణీం భజతి భజతి తూష్ణీం చతుర్థం చతుర్థం తూష్ణీం భజతి భజతి తూష్ణీం చతుర్థం తూష్ణీం చతుర్థం చతుర్థం తూష్ణీం తూష్ణీం చతుర్థగో హరతి హరతి చతుర్థం తూష్ణీం తూష్ణీం చతుర్థగో హరతి చతుర్థగో హరతి హరతి చతుర్థం చతుర్థగో హరత్య పరిమితాత పరిమితాత్ చతుర్థం చతుర్థగో హరత్య పరిమితాత పరిమితాత పరిమితాత్ హరతి హరత్య పరిమితా దేవైవా పరిమితాత్ హరతి హరత్య పరిమితా దేవా పరిమితా దేవైవా పరిమితాత పరిమితా దేవైన మేనమేవా పరిమితాత పరిమితా దేవైనం అపరిమితాదిత్య పరిమితాత్ ఏవైన మేనమేవైవై నందిరణిరేణ మేవైవై నంది నందిరణిరేణ మే నందిర్భజతి భజతి నిరేణ మే నందిర్భజతి నిర్భజతి నిర్నిర్భజత్యుద్భజతి భజత్యుద్భజతి భజత్యుద్ధంతి హంత్యుద్భజతి భజత్యుద్ధంతి యద్యద్ధంతి హంతి యదేవైవ యద్ధంతి హంతి యదేవా అమేధ్యమేధ్యమస్యామేధ్యం దత్తదమేధ్యమస్యామేధ్యం తదపాప తదమేధ్యమేధ్యం తదపాపహంతి హంజపాప హంజుదుద్ధంజపాప హంజుదుద్ధంతి హంజుద్ధంది తస్మాత్ తస్మాద్ధంజుదుద్ధంది తస్మాత్ తస్మాదోషధయ ఓషధయస్తస్మాద్ధంతిహంతిస్మాదోషధయ పరా పరౌషధయస్తస్మాత్తస్మాదోషధయ పరా పరౌషధయ ఓషధయ పరా భవంతి మూలం మూలం భవంతి పరా పరా భవంతి మూలం భవంతి మూలం ఛనత్తి ఛనత్తి మూలం భవంతి మూలం ఛనత్తి మూలం ఛనత్తి ఛనత్తి మూలం మూలం ఛనత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య ఛనత్తి మూలం మూలం ఛనత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య ఛనత్తి ఛనత్తి భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య ఛనత్తి ఛనత్తి భ్రాతృవ్యస్యైవ భ్రాతృవ్యస్యైవైవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ మూలం మూలమేవ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ మూలం ఏవ మూలం మూలమేవైవ మూలం ఛనత్తి ఛనత్తి మూలమేవైవ మూలం ఛనత్తి మూలం ఛనత్తి ఛనత్తి మూలం మూలం ఛనత్తి పితృదేవత్యా పితృదేవత్యా ఛనత్తి మూలం మూలం ఛనత్తి పితృదేవత్యా పితృదేవత్యా పితృదేవత్యా ఛనత్తి ఛనత్తి పితృదేవత్యాది ఖాతాది ఖాతా పితృదేవత్యా ఛనత్తి ఛనత్తి పితృదేవత్యాది ఖాతా పితృదేవత్యాది ఖాతాది ఖాతా పితృదేవత్యా పితృదేవత్యాది ఖాతేజతి మియతీమతి ఖాతా పితృదేవత్యా పితృదేవత్యాది ఖాతేజతి దేవత్యేతి పితృదేవత్యా అది ఖాతేజతి మియతీమతి ఖాతాది ఖాతేజతి ఖనతి ఖనతీజతి మతి ఖాతాది ఖాతేజతి ఖనతి ఖాతేజతి ఖాతా మియతీం ఖనతి ఖనతీజతి మియతీం ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా ఖనతీజతి మియతీం ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా ప్రజాపతినా ఖనతి ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా ఖనతి ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంహితాగో సంహితాయి యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంహితా ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంహితాగో సంహితాయి యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంహితామా సంహితాయి యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంహితామాఖేనేతి యజ్ఞముఖేన సంహితామా సంహితాగో సంహితామా ప్రతిష్టాయై ప్రతిష్టాయా సంహితాగో సంహితామా ప్రతిష్టాయై సంహితామితి ప్రతిష్టాయై ప్రతిష్టాయ అప్రతిష్టాయై ఘనతి ఘనతి ప్రతిష్టాయ అప్రతిష్టాయై ఘనతి నిష్టాయై ఘనతి ఘనతి ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఘనతి యజమానం యజమానం ఘనతి ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఘనతి యజమానం ప్రతిష్టాయ ఇది ప్రతిష్టాయై యజమానం యజమానం ఘనతి ఘనతి యజమానమేవైవ యజమానం ఘనతి ఘనతి యజమానమేవ యజమానమేవైవ యజమానం యజమానమేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవ యజమానం యజమానమేవ ప్రతిష్టా ప్రతిష్టాం ప్రతిష్టామేవైవ ప్రతిష్టాంగమయది గమయది ప్రతిష్టామేవైవ ప్రతిష్టాంగమయది ప్రతిష్టాంగమయది గమయది ప్రతిష్టాం ప్రతిష్టాంగమయది దక్షిణతో దక్షిణతో గమయది ప్రతిష్టాం ప్రతిష్టాంగమయది దక్షిణతామితి ప్రతిష్టామయది దక్షిణతో దక్షిణతో గమయది గమయది దక్షిణతో వర్షీయసీం వర్షీయసీం దక్షిణతో గమయది గమయది దక్షిణతో వర్షీయసీం వృషీయసీం వృషీయసీం దక్షిణతో దక్షిణతో వృషీయసీం కరోతి కరోతి వృషీయసీం దక్షిణతో దక్షిణతో వృషీయసీం కరోతి వృషీయసీం కరోతి కరోతి వృషీయసీం వృషీయసీం కరోతి దేవైదనస్య దేవైదనస్య కరోతి వృషీయసీం వృషీయసీం కరోతి దేవైదనస్య కరోతి దేవైదనస్య దేవైదనస్య కరోతి కరోతి దేవైదనస్యైవైవ దేవైదనస్య కరోతి కరోతి దేవైదనస్యైవ దేవైదనస్యైవైవ దేవైదనస్య దేవైదనస్యైవ రూపకం రూపమేవ దేవైదనస్య దేవైదనస్యైవ రూపం రూపగం రూపమేవైవ రూపమకరకా రూపమేవైవ రూపమకః రూపమకరకా రూపగం రూపమకః పురీషవతీం పురీషవతీం రూపగం రూపమకః పురీషవతీం పురీషవతీం మకరకః పురీషవతీం కరోతి కరోతి పురీషవతీ మకరకః పురీషవతీం కరోతి పురీషవతీం కరోతి కరోతి పురీషవతీం పురీషవతీం కరోతి ప్రజా ప్రజా కరోతి పురీషవతీం పురీషవతీం కరోతి ప్రజా పురీషవతీమితి పురీషావతి ప్రజా ప్రజా కరోతి కరోతి ప్రజా వై వై ప్రజా కరోతి కరోతి ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వై పశవ పశవో వై ప్రజా ప్రజా వై పశవ పశవ పశవో వై వై పశవ పురీషం పురీషం పశవో వై వై పశవ పురీషం పురీషం పురీషం పశవ పశవ పురీషం ప్రజయా ప్రజయా పురీషం పశవ పశవ పురీషం ప్రజయా పురీషం ప్రజయా ప్రజయా పురీషం పురీషం ప్రజయైవైవ ప్రజయా పురీషం పురీషం ప్రజయైవ ప్రజయైవైవ ప్రజయా ప్రజయైవైనమేనమేవ ప్రజయా ప్రజయైవైనం ప్రజయేతి ప్రాజయామేనమేవైవైనం పశుభిః పశుభిరేనమేవైవైనం పశుభిః ఏనం పశుభిః పశుభిరేనమేనం పశుభిః పురీషవంతం పురీషవంతం పశుభిరేనమేనం పశుభిః పురీషవంతం పురీషవంతం పురీషవంతం పశుభిః పశుభిః పురీషవంతం కరోతి కరోతి పురీషవంతం పశుభిః పశుభిః పురీషవంతం కరోతి పశుభిరితి పశు పురీషవంతం కరోతి కరోతి పురీషవంతం పురీషవంతం కరోత్యుత్తరముత్తరం కరోతి పురీషవంతం పురీషవంతం కరోత్యుత్తరం పురీషవంతమిది పురీషవంతం కరోత్యుత్తరముత్తరం కరోతి కరోత్యుత్తరం పరిగ్రాహం పరిగ్రాహముత్తరం కరోతి కరోత్యుత్తరం పరిగ్రాహం ఉత్తరం పరిగ్రాహం పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం వరి వరి పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం పరిమిత్యుత్తరం పరిగ్రాహం వరి వరి పరిగ్రాహం పరిగ్రాహం పరి గృహాది గృహాది వరి పరిగ్రాహం వరి గ్రాహం పరి గృహాది గ్రాహమితి పరిగ్రాహం పరి గృహాది గృహాది పరి పరి గృహాత్యేతావత్యేతావతి గృహాది పరి పరి గృహాత్యేతావతి ఏతావత్యేతావతి గృహాది గృహాత్యేతావతి వైవా ఏతావతి గృహాది గృహాత్యేతావతి వై ఏతావతి వైవా ఏతావత్యేతావతి వై పృథివీ పృథివీ వా ఏతావత్యేతావతి వై పృథివీ పృథివీ వై వై పృథివీ యావతి యావతి పృథివీ వై వై పృథివీ యావతి పృథివీ యావతి యావతి పృథివీ పృథివీ యావతి వేదర్వేదరి యావతి పృథివీ పృథివీ యావతి వేది యావతి వేదర్వేదరి యావతి యావతి వేదిస్తస్యాస్తస్యా వేదరి యావతి యావతి వేదిస్తస్యా వేదిస్తస్యాస్తస్యా వేదర్వేదిస్తస్యా ఏతావత ఏతావతస్తస్యా వేదర్వేదిస్తస్యా ఏతావతః ఏతావత ఏతావతస్తస్యాస్తస్యా ఏతావత ఏవైవైతావతస్తస్యాస్తస్యా ఏతావత ఏవ ఏతావత ఏవైవైతావత ఏతావత ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవైతావత ఏతావత ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం నిర్భజ్య నిర్భజ్య భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం నిర్భజ్య నిర్భజ్య భ్రాతృవ్యం భ్రాతృవ్యం నిర్భజ్య ఆత్మన ఆత్మనే నిర్భజ్య భ్రాతృవ్యం భ్రాతృవ్యం నిర్భజ్య ఆత్మనే ఆత్మన ఆత్మనే నిర్భజ్య నిర్భజ్యాత్మన ఉత్తరముత్తరమాత్మనే నిర్భజ్య నిర్భజ్యాత్మన ఉత్తరం నిర్భజ్యేతి నిర్భజ్య ఆత్మన ఉత్తరముత్తరమాత్మన ఆత్మన ఉత్తరం పరిగ్రాహం పరిగ్రాహముత్తరమాత్మన ఆత్మన ఉత్తరం పరిగ్రాహం ఉత్తరం పరిగ్రాహం పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం వరి వరి పరిగ్రాహముత్తరముత్తరం పరిగ్రాహం వరి పరిగ్రాహం వరి వరి పరిగ్రాహం పరిగ్రాహం వరి గృహాది గృహాది వరి పరిగ్రాహం పరిగ్రాహం వరి గృహాది పరిగృహాది గృహాది పరి పరి గృహాది క్రూరం క్రూరం గృహాది పరి పరి గృహాది క్రూరం క్రూరం క్రూరం గృహాది గృహాది క్రూరమివేవ క్రూరం గృహాది గృహాది క్రూరమివ క్రూరమివేవ క్రూరం క్రూరమివ వైవ ఇవ క్రూరం క్రూరమివ వై ఇవేవ ఏతదేతద్వై వా ఏతత్ కరోతి కరోత్యేతద్వై వా ఏతత్ కరోతి కరోతి కరోత్యేతదేతత్ కరోతి యత్ కరోత్యేతదేతత్ కరోతి యత్ కరోతి యత్ యత్ కరోతి కరోతి యత్ వేదిం వేదిం యత్ కరోతి కరోతి యత్ వేదిం వేదిం వేదిం యత్ యత్ వేదిం కరోతి కరోతి వేదిం యత్ యత్ వేదిం కరోతి వేదిం కరోతి కరోతి వేదిం వేదిం కరోతి ధాధాః కరోతి వేదిం వేదిం కరోతి ధాధాః కరోతి కరోతి ధాతస్య సిధాః కరోతి కరోతి ధాతసి ధాతస్య సిధాః అసి స్వధా స్వధా సిధా ధా అసి స్వధా స్వధా అస్య సి స్వధా స్వధా అసీతీత్యసి స్వధా స్వధా అసీతి అసీతీత్యస్య సీతి యోయుప్యతే యోయుప్యత ఇత్యస్య సీతి యోయుప్యతే యోయుప్యతే యోయుప్యతే శాంతి శాంతి యోయుప్యతే యోయుప్యతే శాంతి ప్రోక్షణే ప్రోక్షణే శాంతి యోయుప్యతే యోయుప్యతే శాంతి ప్రోక్షణీ శాంతి ప్రోక్షణే ప్రోక్షణీ శాంతి శాంతి ప్రోక్షణీరా ప్రోక్షణీ శాంతి శాంతి ప్రోక్షణీరా ప్రోక్షణీరా ప్రోక్షణే ప్రోక్షణీరా సాధయతి సాధయత్యా ప్రోక్షణే ప్రోక్షణీరా సాధయతి ప్రోక్షణీరితి ప్రాక్షణీ ఆసాదయతి సాధయత్యా సాధయత్యాప ఆపస్సాదయత్యా సాధయత్యాపహ ఆపశ్చాదయతి సాధయత్యా గోవై వా రక్షోర్వా ఆప ఆపో వై రక్షోర్వై రక్షోర్ రక్షసాగో రక్షోర్ రక్షోర్ రక్షసామపహత్యా అపహత్యై రక్షసాగో రక్షోర్ రక్షసామపహత్యై రక్షసామపహత్యా అపహత్యై రక్షసాగో రక్షసామ పహత్యై స్ప్యస్యాపహత్యై రక్షసాగోపహత్యై స్ప్యస్యాపహత్యాపహత్యై స్ప్యస్యవత్మనువర్త్మన్ సాధయతి సాధయతి వర్త్మను వర్త్మన్ సాధయతి యజ్ఞస్య యజ్ఞస్య సాధయతి వర్త్మను వర్త్మన్ బ్రహ్మవాదినహవీగుంషి హవీగుష్యద్భిరద్భిర్హవీగుంషి ప్రహవీగుష్యద్భిరద్భిర్ హవీగోశ ప్రహవీగోశ ప్రహవీగోశ హవీగోశ ప్రోక్షే రోక్షే ప్రహవీగోశ హవీగోశ ఏభ్యో లోకేభ్య ప్రోక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక్షక క్షత్యుక్షతి క్రోరమివేవ క్రూరము క్షత్యుక్షతి క్రూరమివ క్రూరమివేవ క్రూరం క్రూరమివ వైవ ఇవ క్రూరం క్రూరమివ వై వైవ ఇవేవ ఏతదేతద్వా ఇవేవ ఏతత్ వా ఏతదేతద్వైవ ఏతత్ కరోతి కరోత్యేతద్వైవ ఏతత్ కరోతి కరోతి కరోత్యేతదేతత్ కరోతి యద్యత్ కరోత్యేతదేతత్ కరోతి యత్ కరోతి యద్యత్ కరోతి కరోతి యత్ ఖనతి ఖనతి యత్ కరోతి కరోతి యత్ ఖనతి ఖనతి ఖనత్యపో ఖనతి ఖనత్యపోనియతి నయతి వినియతి శాంత్యై శాంత్యై నయతి వినియతి శాంత్యై శాంత్యై శాంత్యై నయతి నయతి శాంత్యై పురస్తాత్ పురస్తాచ్ఛాంత్యై శాంత్యై పురస్తాత్ పురస్తాచ్ఛాంత్యై శాంత్యై పురస్తాత్ ప్రస్తరం ప్రస్తరం పురస్తాచ్ఛాంత్యై శాంత్యై పురస్తాత్ ప్రస్తరం పురస్తాత్ ప్రస్తరం ప్రస్తరం పురస్తాత్ పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి గృహ్ణాతి ప్రస్తరం పురస్తాత్ పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి ప్రస్తరం గృహ్ణాతి గృహ్ణాతి ప్రస్తరం ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యం ముఖ్యం గృహ్ణాతి ప్రస్తరం ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యం స్తరమితి ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యం ముఖ్యం గృహ్ణాతి గృహ్ణాతి ముఖ్యమేవైవ ముఖ్యం గృహ్ణాతి గృహ్ణాతి ముఖ్యమేవ ముఖ్యమేవైవ ముఖ్యం ముఖ్యమేవైనమేనమేవ ముఖ్యం ముఖ్యమేవైనం ఏవైనమేనమేవైవైనం కరోతి కరోత్యేనమేవైవైనం కరోతి కరోతీయంతమియంతం కరోతి కరోతీయంతం గృహ్ణాతి గృహ్ణాతీయంతం కరోతి కరోతీయంతం గృహ్ణాతి యంతం గృహ్ణాతి గృహ్ణాతీయంతమియంతం గృహ్ణాతి ప్రజాపతినా ప్రజాపతినా గృహ్ణాతీయంతమియంతం గృహ్ణాతి ప్రజాపతినా గృహ్ణాతి ప్రజాపతినా ప్రజాపతినా గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా యజ్ఞముఖేన యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంవిత యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం ప్రజాపతిలేతి ప్రజాపతినా సంవితం సంవితం యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవితం బరిహిర్ సంవితం యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవితం ప్రజయైవైనమేనమేవ ప్రజయా ప్రజయైవైనం పశుభిరేనమేనం పశుభిర్ పశుభిరేనమేనం

శృణాది ప్రతిణ ప్రతిణాది శృణాది శృణాది ప్రతి ప్రతి శృణాది యద్యృణాది ప్రతి ప్రతి శృణాది యత్ శృణాది యద్యృణాది శృణాది యత్ ప్రతి శృణీయాత్ ప్రతి శృణీయాద్యృణాది శృణాది యత్ ప్రతి శృణీయాత్ ప్రతి శృణీయాత్ ప్రతి శృణీయాద్యత్ ప్రతి శృణీయాదను ర్ధ్వం భావకమనోర్ధ్వం భావకం ప్రతిశృణీయాత్ ప్రతిశృణీయాదనోర్ధ్వం భావకం యజమానస్యేదమానస్యానోర్ధ్వం ప్రతిశృణీయాత్ ప్రతిశృణీయాదనోర్ధ్వం భావకం యజమానస్యాశృణీయాది ప్రతిశృణీయానోర్ధ్వం భావకం యజమానస్యేదమానస్యానోర్ధ్వం భావకమనోర్ధ్వం భావకం యజమానస్య స్యాద్యజమానస్యానోర్ధ్వం భావకమనోర్ధ్వం భావకం యజమానస్య స్యాదనోర్ధ్వం భావకమిత్యనోర్ధ్వం యజమానస్య స్యాత్ స్యాద్యజమానస్యజమానస్య స్యాదుపర్యుపరి స్యాద్యజమానస్యజమానస్య స్యాదుపరి స్యాదుపర్యుపరి స్యాత్ స్యాదుపరి వేభోపరి స్యాత్ స్యాదుపరి వోపరి వేభోపర్యుపరి వప్రప్రే భోపర్యుపరి వప్ర వప్రప్రే వే వప్రహరతి హరతి ప్రే వే వప్రహరతి ప్రహరతి హరతి ప్రహరత్యుపర్యుపరి హరతి ప్రహరత్యుపరి హరత్యుపర్యుపరి హరతి హరత్యుపరి వే భోపరి హరతి హరత్యుపరి వాపరి వే భోపర్యుపరి బహిః భోపర్యుపరి బహిః వే వర్గస్సు వర్గో హేతు వర్గో లోకో లోకస్సు వర్గో హేతు వర్గో లోకః లోకస్సు వర్గస్సు వృష్టిం వృష్టిం యచ్చతి స్వర్గాల్ లోకాత్ యజమానం వర్గాదితి సువహ యజమానం యజమానం లోకాల్లోకాద్యజమానం ప్రతి ప్రతి యజమానం లోకాల్లోకాద్యజమానం ప్రతి యజమానం ప్రతి ప్రతీయమానం యజమానం ప్రతినుదేన్నుదేత్ ప్రతీయమానం యజమానం ప్రతినుదేన్నుదేత్ ప్రతి ప్రతినుదేత్ ప్రాంచం ప్రాంచన్నుదేత్ ప్రతి ప్రతినుదేత్ ప్రాంచం ప్రాంచం ప్రాంచన్నుదేన్నుదేత్ ప్రాంచం ప్రాంచన్నుదేన్నుదేత్ ప్రాంచం ప్రాంచం ప్రాంచం ప్రాంచం ప్రహరతి హరతి ప్రాంచం ప్రాంచం ప్రహరతి హరతి హరతి ప్రహరతి యజమానం యజమానగో హరతి ప్రహరతి యజమానం హరతి యజమానం యజమానగో హరతి హరతి యజమానమేవైవ యజమానగో హరతి హరతి యజమానమేవ యజమానమేవైవ యజమానం యజమానమేవ సువర్గగో సువర్గమేవ యజమానం యజమానమేవ సువర్గం ఏవ సువర్గగో సువర్గమేవైవ సువర్గం లోకం లోకగో సువర్గమేవైవ సువర్గం లోకం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకం గమయతి గమయతి లోకగో సువర్గగో సువర్గం లోకం గమయతి వర్గమేతి సువర్గం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి నగమయతి లోకం లోకం గమయతి గమయతి నగమయతి గమయతి న విష్పంచం విష్పంచం నగమయతి గమయతి న విష్పంచం విష్పంచం విష్పంచన్న విష్పంచం వివి విష్పంచన్న విష్పంచం వి విష్పంచం వివి విష్పంచం విష్పంచం విజుజాద్యుజాద్ విష్పంచం విష్పంచం విజుజాద్యుజాద్ విజుజాద్యుజాద్ యుజాద్యుజాద్యుజాద్యద్ విష్పంచం విష్పంచం యద్యుజాద్యుజాద్యద్ విష్పంచం విష్పంచం విష్పంచం యద్యద్ విష్పంచం విజుజాద్ విజుజాద్ విష్పంచం యద్యద్ విష్పంచం విజుజాద్ విష్పంచం విజుజాద్ విజుజాద్ విష్పంచం విష్పంచం విజుజాద్ స్త్రీ స్త్రీ విజుజాద్ విష్పంచం విష్పంచం విజుజాద్ స్త్రీ విజుజాద్ స్త్రీ స్త్రీ విజుజాద్ విజుజాద్ స్త్యస్యాస్య స్త్రీ విజుజాద్ విజుజాద్ స్త్యస్య విజుజాదితి స్త్రీస్త్రియస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ధమూర్ధ్వంజాయేతాస్యోర్ ఊర్ధ్వమి బహిః ఊర్ధ్వమూర్ధ్వమి బహిః వే బహి పుగుంసః పుగుంసో హి వే బహి పుగుంసః పుగుంసః పుగుంసో హి పుగుంసః పుమాన్ పుమాన్ పుగుంసో హి పుగుంసః పుమాన్ పుగుంసః పుమాన్ పుమాన్ పుగుంసః పుగుంసః పుమానే వైవ పుమాన్ పుగుంసః పుగుంసః పుమానే వామానే వైవ పుమాన్ పుమానే వాస్యాస్కీవ పుమాన్ పుమానే వాస్యా ఏవాస్యాస్కీవై వాస్య జాయతే జాయతే స్కీవై వాస్య జాయతే జాయతే జాయతే స్యాస్తి జాయతే యద్యజ్జాయతే స్యాస్తి జాయతే యత్ జాయతే యద్యజ్జాయతే జాయతే యత్స్ఖ్యేన స్ఖ్యేన యజ్జాయతే జాయతే యత్స్ఖ్యేన స్ఖ్యేన స్ఖ్యేన యద్యత్స్ఖ్యేన వాభాస్ఖ్యేన యద్యత్స్ఖ్యేన వాస్ఖ్యేన వాభాస్ఖ్యేన స్ఖ్యేన వోపవేశేణోపవేశేణ వాస్ఖ్యేన స్ఖ్యేన వోపవేశేణ ఉపవేశేణోపవేశేణ వావోపవేశేణ వావోపవేశేణ వావోపవేశేణ వాపవేశేణ వావోపవేశేణోపవేశేణ వాయోజుప్యేత జోజుప్యేత వోపవేశేణోపవేశేణ వాయోజుప్యేత ఉపవేశేణేత్యుపవేశేణ వాయోజుప్యేత జోజుప్యేత వాయోజుప్యేత స్తృతి స్తృతిర్యోజుప్యేత వాయోజుప్యేత స్తృతిః యోజుప్యేత స్తృతి స్తృతిర్యోజుప్యేత యోజుప్యేత స్తృతిరేవైవ స్తృతిర్యోజుప్యేత యోజుప్యేత స్తృతిరేవ స్తృతిరేవైవ స్తృతి స్తృతిరేవాస్యాస్యైవ స్తృతి స్తృతిరేవాస్యా హస్తేన హస్తేన సా స్యాస్య సా హస్తేన హస్తేన యోయుప్యతే యోయుప్యతే హస్తేన హస్తేన యోయుప్యతే యజమానస్యజమానస్య యోయుప్యతే హస్తేన హస్తేన యోయుప్యతే యజమానస్యజమానస్య గోపీథాది గోపీథాయ యజమానస్య యోయుప్యతే యోయుప్యతే యజమానస్య గోపీథాయ యజమానస్య గోపీథాయ గోపీథాయ యజమానస్య యజమానస్య గోపీథాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో గోపీథాయ యజమానస్య యజమానస్య గోపీథాయ బ్రహ్మవాదినః గోపీథాయ బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో గోపీథాయ గోపీథాయ బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో గోపీథాయ గోపీథాయ బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం కిం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కిం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మ వాదిన కిం కిం వదంతి వదంతి కిం యజ్ఞస్య యజ్ఞస్య కిం వదంతి వదంతి కిం యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య కిం కిం యజ్ఞస్య యజమానో యజమానో యజ్ఞస్య కిం కిం యజ్ఞస్య యజమానః యజ్ఞస్య యజమానో యజమానో యజ్ఞస్య యజ్ఞస్య యజమాన ఇది యజమానో యజ్ఞస్య యజ్ఞస్య యజమాన ఇది యజమాన ఇది యజమానో యజమాన ఇది ప్రస్తర ప్రస్తర ఇది యజమానో యజమాన ఇది ప్రస్తర ఇది ప్రస్తర ప్రస్తర ఇది ఇది ప్రస్తర ఇది ఇది ప్రస్తర ఇది ఇది ప్రస్తర ఇది స్తర ఇది ఇది ప్రస్తర ప్రస్తర ఇది రస్య రస్య ఇది ప్రస్తర ప్రస్తర ఇది రస్య స్తర ఇది ప్రస్తర అక్వదస్యక్వసు వర్గస్సు వర్గ పదస్యక్వసు వర్గ పశు వర్గస్సు వర్గ అక్వసు వర్గో లోకో లోకస్సు వర్గ అక్వసు వర్గో లోక వర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇది లోకస్సు వర్గస్సు వర్గో లోక ఇది ఇది లోకో లోక ఇత్యాహమనీయ ఆహమనీయ ఇది లోకో లోక ఇత్యాహమనీయ ఇవే వా ఏతర్హ్యేతర్హి వా ఏతర్హి వా ఏతర్హ్యేతర్హి వై వా ఏ ఏతర్హ్యద్ధర్యురద్ధర్యురేతరిహి వై వా ఏతర్హ్యద్ధర్యుః ఏతర్హ్యద్ధర్యురద్ధర్యురేతర్హ్యేతర్హ్యద్ధర్యుస్స బ్రూజాద్యజమానం బ్రూయాద్ బ్రూయాద్యజమానం బ్రూయాద్ బ్రూయాద్ ధ్యాసుర్వధ్యాసుర్యో మా మాయో వధ్యాసుర్వధ్యాసుర్యో మా మాయో మా ప్రప్రమాయో మా భాగధేయం భాగధేయం తానేవ భాగధేయమితి భాగధేయం తానేవైవతాగుస్తానేవతేన ప్రీణాది ప్రీణాది తేనైవైవతేన ప్రీణాది ప్రీణాది ప్రీణాది తేన ప్రీణాది పరిధీన్ పరిధీన్ ప్రీణాది తేన ప్రీణాది పరిధీ పరిధీన్ పరిధీన్ ప్రీణాది ప్రీణాది పరిధీన్ పరిపరి పరిధీన్ ప్రీణాది ప్రీణాది పరిధీన్ పరిధీన్ పరిపరి పరిధీన్ పరిధీన్ పరి దాది దాది పరిపరిధీన్ పరిధీన్ పరి దాది పరిధీని దాది పరిపరి దాది రక్షసాగో రక్షసాన్ దాది పరిపరి దాది రక్షసాది రక్షసాగో రక్షసాన్ దాది దాది రక్షసామపహత్యా అపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై సగో సమపహత్యై రక్షసాగో రక్షసామపహత్యై సమపహత్యై సగో సమపహత్యా అపహత్యై సగ్గుస్పర్శయతి స్పర్శయతి సమపహత్యా అపహత్యై సగ్గుస్పర్శయతి అపహత్యా ఇత్యపహత్యై సగ్గుస్పర్శయతి స్పర్శయతి సగో సగ్గుస్పర్శయతి రక్షసాగో రక్షసాగుస్పర్శయతి సగో సగ్గుస్పర్శయతి రక్షసాగో రక్షసాగో రక్షసాగుస్పర్శయతి స్పర్శయతి రక్షసామనన్వవచ రాజానన్వవచ రాజ స్పర్శయతి స్పర్శయతి రక్షసామనన్వవచ రాజా రక్షసామనన్వవచ రాజానన్వవచ రాజ రక్షసాగో రక్షసామనన్వవచ రాజననన్వవచ రాజ రక్షసాగో రక్షసామనన్వవచ రాజననన్వవచ రాజననన్వవచ రాజానన్వవచ రాజన పురస్తాత్ పురస్తాన్నానన్వవచ రాజానన్వవచ రాజన పురస్తాన్నన్వవచ రాజేత్యననను పురస్తాత్ పురస్తాన్నన పురస్తాత్ పరిపరి పురస్తాన్నన పురస్తాత్ పరిపరి పురస్తాత్ పురస్తాత్ పరిదధాతి దధాతి పరి పురస్తాత్ పురస్తాత్ పరిదధాతి దధాతి దధాతి పరిపరి దధాత్యాదిత్య ఆదిత్యో దధాతి పరిపరి దధాత్యాదిత్యాదిత్య ఆదిత్యో దధాతి దధాత్యాదిత్యో హిత్యాదిత్యో దధాతి దధాత్యాదిత్యో హి ఆదిత్యో హిత్యాదిత్య ఆదిత్యో హ్యవైవహ్యాదిత్య ఆదిత్యో హ్యవ ేవోద్యన్ పురస్తాత్ పురస్తాదుద్యన్నే వైవోద్యన్ పురస్తాత్ పురస్తాత్ పురస్తాదుద్యన్ నద్యన్ పురస్తాత్ రక్షాగుంసి రక్షాగుంసి పురస్తాదుద్యన్ నద్యన్ పురస్తాత్ రక్షాగుంసి రక్షాగుంసి రక్షాగుంసి పురస్తాత్ పురస్తాత్ రక్షాగస్య వహంతి వహంతి రక్షాగుంసి పురస్తాత్ పురస్తాత్ రక్షాగస్య వహంతి రక్షాగస్య భరంజ భరంది రక్షాగుంసి రక్షాగస్య భరంజోర్ధ్వే ఊర్ధ్వే అభరంది రక్షాగుంసి రక్షాగస్య భరంజోర్ధ్వే జ్యోర్ధ్వే ఊర్ధ్వే అభహంజ భంజోర్ధ్వే సమిధౌ సమిధా భూర్ధ్వే అభహంజ భంజోర్ధ్వే సమిధౌ అభహంతీత్యపహంతి ఊర్ధ్వే సమిధౌ సమిధా భూర్ధ్వే ఊర్ధ్వే సమిధా వా సమిధా భూర్ధ్వే ఊర్ధ్వే సమిధా వా ఊర్ధ్వే ఇత్యూర్ధ్వే సమిధా వా సమిధౌ సమిధా వా దధాతి దధాత్యా సమిధౌ సమిధా వా దధాతి సమిధావితి సం ఇదౌ ఆదధాతి దధాత్యా దధాత్యుపరిష్టాదుపరిష్టాత్ దధాత్యా దధాత్యుపరిష్టా ఉపరిష్టాదుపరిష్టాత్ దధాతి దధాత్యుపరిష్టాదేవైవోపరిష్టాత్ దధాతి దధాత్యుపరిష్టాదేవరిష్టాదేవైవోపరిష్టాదుపరిష్టాదేవ రక్షాగుంసి రక్షాగుస్యేవోపరిష్టాదుపరిష్టాదేవ రక్షాగుంసి దేవ రక్షాగుంసి రక్షాగుస్యేవైవ రక్షాగుస్య పాప రక్షాగుస్యేవైవ రక్షాగుస్య పాక్షాగుస్య పాప రక్షాగుంసి రక్షాగుస్య వహంతి హంత్యవరక్షాగుంసి రక్షాగుస్య వహంతి అవహంతి హంత్య పాప హంది యజుషా యజుషా హంత్య పాప హంది యజుషా మిథునత్వాయ ద్విపాద్ ద్విపాద్ దధాత్యా ద్విపాద్ ద్విపాద్ ద్విపాద్ధాతి దాది ద్విపాద్యజమానో యజమానో ద్విపాద్ధాతి దాది ద్విపాద్యజమాన ద్విపాద్యజమానో యజమానో ద్విపాద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో ద్విపాద్విపాద్యజమాన ప్రతిష్ఠిత్యై ద్విపాదిద్విపాదమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యై యజమానో యజమాన ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంది వదంది బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంది ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై వాదినో వదంది వదంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంది స వదంది బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంది స బ్రహ్మవాదిన ఇది బ్రహ్మ వాదిన స వదంతి వదంతి సతు స వదంతి వదంతి సతు సతు సత్వై వైదు సత్వై వై వైదు యజేత యజేత వైదు యజేత వై యజేత యజేత వై వై యజేత యో యో యజేత వై వై యజేత యజేత యో యో యజేత యజేత యో యజ్ఞస్య యజ్ఞస్య యో యజేత యజేత యో యజ్ఞస్య యో యజ్ఞస్య యజ్ఞస్య యో యో యజ్ఞస్యార్త్యార్త్యా యజ్ఞస్య యో యో యజ్ఞస్యార్త్యా యజ్ఞస్యార్త్యార్త్యా యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య క్రియతే క్రియతే యజ్ఞ యజ్ఞస్య క్రియతే దేవానాదో దేవానాదో దేవానా నాదో యమో యమో నాదో దేవానాం దేవానాం నాదో యమః నాదో యమో యమో నాదో నాదో యమః పితృణాం పితృణాయ యమో నాదో నాదో యమః పితృణాం నాదయిత్యన్నా అదః పితృణాం పితృణాయ యమో యమః పితృణా గోరాజా రాజా పితృణాయ యమో యమః పితృణా గోరాజా గోరాజా రాజా పితృణాం పితృణా గోరాజా యో యో రాజా పితృణాం పితృణా గోరాజాయ రాజా యో యో రాజా రాజాయ ఏవమేవం యో రాజా రాజాయ ఏవమేవం యోయ ఏవం వేద వేదైవం యోయ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద ప్రవేదైవమేవం వేద ప్రవేద వేద ప్రరాజ్యం రాజ్యం ప్రవేద వేద ప్రరాజ్యం ప్రరాజ్యగో రాజ్యం ప్రరాజ్యమన్నాద్యమన్నాద్యగో రాజ్యం ప్రరాజ్యమన్నాద్యం రాజ్యమన్నాద్యమన్నాద్యగో రాజ్యగో రాజ్యమన్నాద్యమాప్నోత్యాప్నోత్యన్నాద్యగో రాజ్యగో రాజ్యమన్నాద్యమాప్నోతి తస్మై తస్మా ఆప్నోత్యన్నాద్యమన్నాద్యమాప్నోతి తస్మై ఆప్నోతి తస్మై తస్మా ఆప్నోత్యాప్నోతి తస్మా ఏతదేతత్ తస్మా ఆప్నోత్యాప్నోతి తస్మా ఏతత్ ఏతదేతత్ తస్మై తస్మా ఏతద్భాగధేయం భాగధేయమేతత్ తస్మై తస్మా ఏతద్భాగధేయం భాగధేయమేతదేతద్భాగధేయం ప్రభాగధేయమేతదేతద్భాగధేయం భాగధేయం ప్రభాగధేయం భాగధేయం ప్రాయచ్ఛన్ నయచ్ఛన్ ప్రభాగధేయం భాగధేయం ప్రాయచ్ఛన్ భాగధేయమితి భాగధేయం ప్రాయచ్ఛన్ నయచ్ఛన్ ప్రాయచ్ఛన్ యద్యదయచ్ఛన్ ప్రాయచ్ఛన్ యద్ యచ్ఛన్ యద్యదయచ్ఛన్ యచ్ఛన్ యదగ్నయేగ్నయే యదయచ్ఛన్ యచ్ఛన్ యదగ్నయేగ్నయేగ్నయే స్పృష్టకృతే స్పృష్టకృతేగ్నయేగ్నయే స్పృష్టకృతే అగ్నయే స్పృష్టకృతే స్పృష్టకృతేగ్నయేగ్నయే స్పృష్టకృతే పద్యంత్య పద్యంత్య స్పృష్టకృతేగ్నయేగ్నయే స్పృష్టకృతే పద్యంతి స్పృష్టకృతే పద్యంత్య పద్యంత స్పృష్టకృతే స్పృష్టకృతే పద్యంతి పద్యంత స్పృష్టకృతే స్పృష్టకృతే పద్యంతి స్పృష్టకృత ఇది స్పృష్టకృతే పద్యంత్య పద్యంతి లగ్నజేగ్నజేయత పద్యంత్య పద్యంతి లగ్నజే అవద్యంతేత్యభాద్యంతే స్పృష్టకృతే రుద్రం తత్తద్రుద్రగో సగో సగో రుద్రం తత్తద్రుద్రగో సగో రుద్రగో సగో సగో రుద్రగో రుద్రగో సమర్థయత్యర్థయతి సగో రుద్రగో రుద్రగో సమర్థయతి సమర్థయత్యర్థయతి సగో సమర్థయతి సకృత్ సకృత్ సకృత్ సకృత్ అర్థయతి సగో సమర్థయతి సకృత్ సకృత్ అర్థయతి సకృత్ సకృత్ సకృత్ సకృత్ అర్థయత్యర్థయతి సకృత్ సకృత వామ సకృత్ సకృత్ అర్థయత్యర్థయతి సకృత్ సకృత వామ సకృత్ సకృత వామ సకృత్ సకృత్ సకృత్ సకృత పద్యతి ధ్యత్యవ సకృత్ సకృత్ సకృత్ సకృత పద్యతి అవద్యతి సకృత్ సకృత్ ధ్యత్యవద్యతి సకృత సకృత్యదిత్యది సకృతి సకృతి బహివ సకృత్ సకృతి బహి రుద్రో రుద్రో హి రుద్ర ఉత్తరార్ధాద్ రుద్రో హి రుద్ర ఉత్తరార్ధాద్ ఉత్తరార్ధాద్ రుద్రో రుద్ర ఉత్తరార్ధాద్ ఉత్తరార్ధాద్ రుద్రో రుద్ర ఉత్తరార్ధాద్యతిద్యత్యవోత్తరార్ధాదుత్తరార్ధాదవద్యతి రుద్రస్య రుద్రస్య వా ఏషైషా వై రుద్రస్య రుద్రస్య వై ఏచ్ఛత్ సహృతం హృతగం స జన్మోపహూతూరసంతరూరసంతరముపహూతన్మ జన్మోపహూత గూరసంతరం గూరసంతరం గూరసంతరం గూరసంతరం గూరసంతరం సప్త సప్తహోత్రాహోత్ర సప్త సప్తహోత్ర ఇది హోత్ర సప్త సప్తహోత్ర ఇది హోత్రాహోత్రహోత్రహోత్ర ఆహేదిత్యాహోత్ర ఆహోత్ర ఆహోత్ర ఏవైవహోత్ర ఆహోత్ర హోత్ర ఏవైవహోత్ర హోత్ర ఏవోపోపైవహోత్ర హోత్ర ఉపహూతోపహూత ధేనుర్ధేనుర్బహూతోపహూత ధేను సహర్షభా ధేనుర్బహూతోపహూత ధేను సహర్షభా ధేనుర్ధేను సహర్షభేతి సహర్షభా ధేనుర్ధేను సహర్షభేతి సహర్షభేతి ఉపహూత ఉపహూతో ఫైతే ఫైత ఉపహూతో భక్షో భక్ష ఉపహూతో ఫైతే ఫైత ఉపహూతో భక్ష భక్ష భక్ష ఉపహూత సోమపీఠగో సోమపీఠమాహ సోమపీఠమేవైవ సోమపీఠమాహ సోమపీఠమేవ సోమపీఠమితి సోమపీఠం ఉపహూత ఉపహూత పయత ఉపోపక్వయత ఉపహూత ఉపహూతానాం వశిష్ఠ ఇడామిడాం వశిష్ఠ ఉపహూతానాం ఉపహూతానాం వశిష్ఠ వసిష్ఠామిడాం వసిష్ఠో వసిష్ఠ ఇడాముపోపేడాం వసిష్ఠో వసిష్ఠ ఇడాముపాముపోపేడామిడాముపహ్వయతే పయత ఉపోపహ్వయతే పశవః పశవో పయత ఉపోపహ్వయతే పశవః పశవః పశవో వై వై పశవః పశవో వా ఇడేడా వై పశవః పశవో వా ఇడా ఇడేడా వై వా ఇడా పశూన్ ఇడేడా పశూనే వైవ పశూనిడేడా పశూనే వాశూన్ పై వై వోపహ్వయతే హ్వయత ఉ పై వై వోపహ్వయతే చతుశ్చతుర్పయతే చతుర్పయతే పైతే చతుర్పోప చతుర్పయతే పైతే చతుర్పాతుర్పయతే పైత ఉపోపహ్వయతే చతుష్పాదశ్చతుష్పాదోపయత ఉపోపహ్వయతే చతుష్పాద చతుష్పాదశ్చతుష్పాదో పైతే పైతే చతుష్పాదో హి చతుష్పాదో పైతే పైతే చతుష్పాదో హి చతుష్పాదో హి చతుష్పాదశ్చతుష్పాదో హి పశవః పశవో హి చతుష్పాదశ్చతుష్పాదో హి పశవః పశవో హి పశవః పశవో హి పశవో మానవీ మానవీ పశవో హి పశవో మానవీ పశవో మానవీ మానవీ పశవః పశవో మానవీ మానవీ మానవీ మానవీ మానవీ మానవీ మానవీ హమనుర్మనురాహ మనుర్హి మనురాహ మనుర్హిర్మనుర్హ్యేతామేతాగుహిర్మనుర్హ్యేతామేతాగుహిహ్యేతామగ్రే గ్రహేతామగ్రేతామగ్రే పశ్యద పశ్యదగ్రే గ్రే పశ్యద్ ఘృతపదీ ఘృతపద్య పశ్యదగ్రే గ్రే పశ్యద్ ఘృతపదీ ఘృతపదీ ఘృతపద్య ృతపదీతి ఘృతపది ఘృతపదీత్యాహేతి ఘృతపది ఘృతపదీత్యాహేతిహేతిహజద్యదేవాస్యాస్యేవ్యదేవాస్యై పదాద్ఘృతం ఘృతం పదాదస్యా అస్యే దేవకృతమితి దేవా ఉపహోతమితి హేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యాహేత్యుపహోతముపహోతమిత్యా బ్రహ్మైవ బ్రహ్మ బ్రహ్మైవోపోపైవ బ్రహ్మ బ్రహ్మైవోపైవోపహ్వయతే దైవ్యా దైవ్యాహ్వయతోపహ్వయతే దైవ్యాధ్వర్యవ ఉపహూత ఉపహూత అధ్వర్యవో దైవ్యా దైవ్యాధ్వర్యవ ఉపహూత ఉపహూత ఉపహూత ఉపహూత మనుష్యా మనుష్యా ఉపహూత ఉపహూత మనుష్యా ఇది మనుష్యా ఉపహూత ఉపహూత మనుష్యా ఇది మనుష్యా ఇది మనుష్యా మనుష్యా ఇత్యాహేతి మనుష్యా మనుష్యా ఇత్యాహేతిహదేవ మనుష్యాన్ దేవ మనుష్యానాహేతిహ దేవ మనుష్యానేవైవ దేవ మనుష్యానాహ దేవ మనుష్యానేవ మనుష్యానేవైవ దేవ మనుష్యాన్ దేవ మనుష్యానేవోపోవైవ దేవ మనుష్యాన్ దేవ మనుష్యానేవోప దేవ మనుష్యానితి దేవ యజ్ఞమవానవాను యజ్ఞం యజ్ఞమవాను జయ జయ వాను యజ్ఞం యజ్ఞమవాను జయ యజ్ఞపతియే యజ్ఞపతి యజ్ఞపతి జయ యజ్ఞపతి వర్ధాను వర్ధాన యజ్ఞపతి జయ జయ యజ్ఞపతి వర్ధాను యజ్ఞపతి వర్ధాన యజ్ఞపతి వర్ధాని యజ్ఞపతి యజ్ఞపతి యజ్ఞాయ యజ్ఞాయేతి ఇత్యాహ యజ్ఞాయ యజ్ఞాయ యజ్ఞాయ యజ్ఞాయ యజ్ఞాయ చైవై యజ్ఞాయ యజ్ఞాయ చైవైవ్ఞాయమానాయ యజమానాయ యజమానాయ యజమానాయ యజమానాయ యజమానాయ యజమానాయ చాశిషమాశిషం చాశిషమాశిషం చాశిషమా పూర్వజే పూర్వజే అతాపరి అతాపరి ఇత్యాహ హే త్రితాపరి అతాపరి ఇత్యాహ ఇత్యాహ హేతి ఇత్యాహ పూర్వజే పూర్వజే ఆహేతి ఇత్యాహ పూర్వజే పూర్వజే పూర్వజే ఆహ పూర్వజే పూర్వజే ఆహ పూర్వజే పూర్వజే పూర్వజే పూర్వజే చేతే ఏతే పూర్వజే పూర్వజే చేతే ఇది పూర్వాద్యే ఏతే అతావరి అతావరి ఏతే హిచ్యేతే అతావరి అతావరి అతావరి ఏతే అతావరి దేవి దేవి అతావరి ఏతే అతావరి దేవి అతావరి దేవి దేవి అతావరి అతావరి దేవి దేవపుత్రే దేవపుత్రే దేవి అతావరి అతావరి దేవి దేవపుత్రే అతావరి ఇత్యర్థావరి దేవపుత్రే దేవపుత్రే దేవి దేవి దేవపుత్రే ఇది దేవపుత్రే దేవి దేవి దేవపుత్రే ఇది దేవి ఇది దేవి దేవపుత్రే ఇది దేవపుత్రే దేవపుత్రే ఇత్యాహ హేతి దేవపుత్రే దేవపుత్రే ఇత్యాహ దేవపుత్రే ఇది దేవపుత్రే ఆహేది ఇత్యాహ దేవి దేవి ఆహేది ఇత్యాహ దేవి ఆహ దేవి దేవి ఆహ దేవి దేవి ఆహ దేవి దేవి దేవి దేవి ఇచ్చేతే దేవి దేవి దేవి ఇది దేవి దేవపుత్రే దేవపుత్రే ఏతే హిచ్చేతే దేవపుత్రే ఏతే దేవపుత్రే దేవపుత్రే ఏతే ఏతే దేవపుత్రే ఉపభూత ఉపభూతో దేవపుత్రే ఏతే ఏతే దేవపుత్రే ఉపభూత దేవపుత్రే ఉపభూత ఉపభూతో దేవపుత్రే దేవపుత్రే ఉపభూతో యమయముపభూతో దేవపుత్రే దేవపుత్రే ఉపభూతోయం దేవపుత్రే ఇది దేవపుత్రే ఉపభూతో యమయముపభూత ఉపభూతోయం యజమానో యజమానోయముపభూత ఉపభూతోయం యజమానః అయం యజమానో యజమానో యమయం యజమాన ఇది యజమానో యమయం యజమాన ఇది యజమాన ఇత్యాహ యజమానం యజమానమాహేతి ఇత్యాహ యజమానం యజమానమేవైవ యజమానం యజమానమేవోపై యజమానం యజమానమేవోప ఉత్తరస్యాముత్తరస్యాగుహ్వేదౌ ఉపభూత ఉపభూతో దేవ జ్యాజాముత్తరస్యాముత్తరస్యాం దేవ జ్యాజాముపహూత ఉపభూతో దేవ జ్యాజాం దేవ జ్యాజాముపహూతో భోజసి భోజస్యుపహూతో దేవ జ్యాజాముపహూతో భోజసి దేవ్యాజాముపహూతో భోజసి భోజస్యుపహూత ఉపభూతో భోజసి హవిష్కరణే హవిష్కరణే భోజస్యుపహూత ఉపభూతో భోజసి హవిష్కరణే భోజసి హవిష్కరణే హవిష్కరణే భోజసి భోజసి హవిష్కరణ ఉపభూత ఉపభూతో హవిష్కరణే భోజసి భోజసి హవిష్కరణ ఉపభూత హవిష్కరణ ఉపభూత ఉపభూతో హవిష్కరణే హవిష్కరణ ఉపభూతో దివ్యే దివ్య ఉపభూతో హవిష్కరణే హవిష్కరణ ఉపభూతో దివ్యే హవిష్కరణ ఇది హవికరణేతో దివ్యే దివ్య ఉపభూత ఉపభూతో దివ్యే ధామన్ ధామన్ దివ్య ఉపభూత ఉపభూతో దివ్యే ధామన్ ఉపభూత ఇత్యుపాహూత ధామన్ దివ్యే దివ్యే ధామన్నుపహూత ఉపభూతో ధామన్ దివ్యే దివ్యే ధామన్నుపహూత ధామన్నుపహూత ఉపభూతో ధామన్ ధామన్నుపహూత ఇదిత్యుపహూతో ధామన్ ధామన్నుపహూత ఇది ఉపహూత ఇదిత్యుపహూత ఉపహూత ఇత్యాహ హేత్యుపహూత ఉపహూత ఇత్యాహ ఉపహూత ఇత్యుపాహూత హేదీత్యా ప్రజా ప్రజా హేదీత్యా ప్రజా ప్రజా ప్రజా ప్రజా వై వై ప్రజా ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వా ఉత్తరోత్తరా వై ప్రజా ప్రజా వా ఉత్తరాజే ప్రజా ఉత్తరోత్తరా వై వా ఉత్తరా దేవయజ్యా దేవయజ్యోత్తరా వై వా ఉత్తరా దేవయజ్యా ఉత్తరా దేవయజ్యా దేవయజ్యోత్తరోత్తరా దేవయజ్యా పశవ పశవో దేవయజ్యోత్తరోత్తరా దేవయజ్యా పశవ హరే అర్జునోత్తరా దేవయజ్యా పశవ పశవో దేవయజ్యా దేవయజ్యా పశవో భూజ భూజ పశవో దేవయజ్యా దేవయజ్యా పశవో భూయ యజ్యేతి దేవ యజ్య భోజ భోజ పదవ పదవో భోజో హవిష్కరణగో హవిష్కరణం భోజ పదవ పదవో భోజో హవిష్కరణం భోజో హవిష్కరణగో హవిష్కరణం భోజో భోజో హవిష్కరణగో సువర్గ సువర్గో హవిష్కరణం భోజో భోజో హవిష్కరణగో సువర్గ హవిష్కరణగో సువర్గ సువర్గో హవిష్కరణగో హవిష్కరణగో సువర్గో లోకో లోక సువర్గో హవిష్కరణగో హవిష్కరణగో సువర్గో లోక హవిష్కరణమిది హవికరణం సువర్గో లోకో లోకస్సు వర్గస్సు వర్గో లోకో దివ్యం దివ్యం లోకస్సు వర్గస్సు వర్గో లోకో దివ్యం వర్గ ఇది సువర్గః లోకో దివ్యం దివ్యం లోకో లోకో దివ్యం ధామ ధామ దివ్యం లోకో లోకో దివ్యం ధామ దివ్యం ధామ ధామ దివ్యం దివ్యం ధామేదమిదం ధామ దివ్యం దివ్యం ధామేదం ధామేదమిదం ధామ ధామేదమస్య సీదం ధామ ధామేదమసి అసీదమిదమస్య సీదమస్య సీదమస్య యజ్ఞస్య ప్రియం ప్రియం యజ్ఞస్యైవ యజ్ఞస్య ప్రియం యజ్ఞస్య ప్రియం ప్రియం యజ్ఞస్య యజ్ఞస్య ప్రియం ధామ ధామ ప్రియం యజ్ఞస్య యజ్ఞస్య ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామోపోప ధామ ప్రియం ప్రియం ధామోప విశ్వమస్యాస్య విశ్వం విశ్వమస్య ప్రియం ప్రియమస్య విశ్వం విశ్వమస్య ప్రియం ప్రియం ప్రియమస్యాస్య ప్రియమపహోతమపహోతం ప్రియమస్యాస్య ప్రియమపహోతం ప్రియం పహోతమపహోతం ప్రియం ప్రియమపహోతమితేత్యుపహోతం ప్రియం ప్రయచ్చది వాచః పదజే పదజే వాచః ప్రయచ్చతి ప్రయచ్చతి వాచస్పతయే ప్రయచ్చతి ప్రయచ్చతి వాచస్పతయే పతయే హుతకౌ హుతం పతయే పతయే హుతం హుతం ఆత్మాహుతం ప్రప్రహుతం ఆత్మాహుతం ప్రాణం ప్రప్రహుతకౌ హుతం ప్రాశ్నామ్యశ్నామి ప్రహుతకౌ హుతం ప్రాశ్నామి భాగధేయేన ప్రీణాది ప్రీణాది భాగధేయేన భాగధేయేన ప్రీణాది భాగధేయేన భాగధేయేన ప్రహుతం ప్రహుతం ప్రహుతం ప్రాశ్నామ్యశ్నామి ప్రహుతం ప్రాశ్నామి.